మెదడు పుస్తకం 13వ భాగం. ఒక కప్ప గుండెని బయటికి తీసి దాని అది కొట్టుకుంటూ ఉండేలా చేసే ఓ రసాయన మిశ్రమంలో ఉంచాడు. ఈ గుండెకి ఓ నాడి సంధించి ఉంది. నాడిని ఉత్తేజపరిస్తే గుండె కొట్టుకునే వేగం తగ్గిపోతుంది. లూయి అలాగే నాడిని ఉత్తేజపరిస్తే గుండె నెమ్మదించింది. ఇప్పుడు ఆ గుండె చుట్టూ ఉన్న రసాయన మిశ్రమాన్ని తీసి మరో కప్ప గుండె ఉన్న మరో తొట్టెలో పోశాడు. ఇప్పుడు 2వ గుండె నెమ్మదించింది. 2వ గుండె యొక్క నాడిని ఉత్తేజపరచకపోయినా అది నెమ్మదించింది. అంటే మొదటి గుండె యొక్క నాడిని ఉత్తేజపరిచినప్పుడు ఆ నాడి నుండి విడుదలైన ఏదో రసాయనం ఆ గుండె చుట్టూ ఉన్న రసాయన మిశ్రమంలో కలిసి ఉంటుంది. మొదటి తొట్టెలో ఉన్న మిశ్రమాన్ని 2వ తొట్టికి మార్చినప్పుడు ఆ రసాయనం 2వ గుండె మీద ప్రభావం చూపించింది. అంటే నాడి నుండి గుండెకి ఉత్తేజాన్ని మోసుకుపోయేది ఒక రసాయనం అని తేలిపోయింది. తెల్లవారు 5 కూడా కాకముందే ఈ వ్యవహారం అంతా చక్కగా తేట తెల్లం అయిపోయింది. హెన్రీ హాలెట్ డేల్ అనే ఓ ఇంగ్లీష్ జీవశాస్త్రవేత్త ఎర్గాట్ అనే ఓ రకమైన శిలీంధ్రాల నుండి ఓ రసాయనాన్ని వెలికితీశాడు. నాడీ కండరం ఎలాగైతే కండరాన్ని సంకోచింపజేస్తుందో ఈ రసాయనానికి కూడా కండరం మీద అలాంటి ప్రభావమే ఉంది. 1914 కల్లా ఆ రసాయనపు ఆనవాళ్ళు తెలిసిపోయాయి. అది అస్టిల్ కొలీన్ అనే రసాయనం అని శాస్త్రవేత్తలు ధృవీకరించారు. లూయీ ప్రయోగం గురించి విన్న డేల్ సైనాప్స్ వద్ద విడుదలయ్యే రసాయనం అస్టిల్ కొలీన్ ఏమోనని సందేహించాడు. 1929లో ఆ సందేహం నిజమని నిరూపించాడు డేల్. అయితే అన్ని సైనాప్సుల వద్ద ఒకే రసాయనం విడుదల కాదని, సైనాప్సుల వద్ద విడుదల అయ్యే మరెన్నో రసాయనాలు ఉన్నాయని క్రమంగా తెలిసింది. మెదడులో ప్రత్యేక భాగాలు కొన్ని ప్రత్యేక క్రియలలో పాల్గొంటాయా? మెదడులో అలాంటి ప్రత్యేకీకరణ సర్వసామాన్యంగా కనిపిస్తుందని మనుషులు ఎంతో కాలంగా నమ్ముతూ వచ్చారు. జర్మన్ వైద్యుడు ఫ్రాన్స్ జోసెఫ్ గాల్ కూడా అదే అనుకున్నాడు. ఉదాహరణకి, మెదడులో ఒక ప్రత్యేక భాగం మనలో హాస్య ప్రవృత్తిని పాలిస్తే మరో భాగం దుష్ట ప్రవృత్తిని పాలిస్తుంది. వ్యక్తిలో ఏదైనా లక్షణం ప్రధానంగా ఉన్నప్పుడు దానికి సంబంధించిన మెదడు ప్రాంతం కూడా బాగా విస్తారంగా ఉంటుందని భావించాడు. మెదడు విస్తరణలో ఉండే అవకతవకలు కపాలపు ఉపరితలం మీద మిట్టపల్లాలను కలగజేస్తాయని కూడా అనుకున్నాడు. కనుక నెత్తి మీద బొడిపెలని విశ్లేషించి మనిషి యొక్క ప్రవృత్తిని గురించి, నైజాన్ని గురించి అంచనా వేయవచ్చని గాల్ నిర్ణయించాడు. ఆ విధంగా మనిషి యొక్క లక్షణాల గురించి తెలిపే శాస్త్రానికే ఫ్రీనాలజీ అని పేరు. అంటే గ్రీకులో మనసు శాస్త్రం అని అర్థం. ఈ ఫ్రీనాలజీ చాలా కాలం చలామణి అయ్యింది, కానీ నిజంగా అదో పనికిమాలిన శాస్త్రం. గాల్ భావాలు తప్పుడు భావాలే అయినా అవి ఆ దిశలో కృషి చేయడానికి ఇతర శాస్త్రవేత్తలకి స్ఫూర్తినిచ్చాయి. మెదడులో ప్రత్యేక భాగాలు ప్రత్యేక క్రియలను శాసిస్తాయో లేదో తెలుసుకోవడానికి జంతువుల మీద ఎన్నో ప్రయోగాలు చేశారు. జంతు మెదళ్లలో ప్రత్యేక భాగాలు తీసి వాటి ప్రవర్తనలో ఏదైనా ప్రత్యేక మార్పులు వస్తాయేమో గమనించేవారు.